రైకి నలుగుటంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముదుల కిన్నెర నల్లగొట్టంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెర గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ గొల్లమల్లమ్మ గొల్లమల్లమ్మ గొల్లమల్లమ్మ లాదీర పిల్లారైకి తెల్లవారంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెర తెల్లవారంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముదుల కిన్నెర గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ గొల్లమల్లమ్మ కోడలమ్మ ఎర్రాదీర ఎర్రారైకి ఏడుగొట్టంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముదుల కిన్నెర ఎర్రారైకి ఏడుగొట్టంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముదుల కిన్నెర ఏడుగొట్టంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముదుల కిన్నెర పతారైకి పదిగొట్టంగా దానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాది ముదుల కిన్నెర పతారైకి పరిగొట్టంగా తానవా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముద్దుల కిన్నెర సిగ్గుకుంట సింగారమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముదుల కిన్నెర సుట్టుకుంట సింగారమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముదుల కిన్నెర సుట్టుకుంట సింగారమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముదుల కిన్నెర కాటికి నుంచికి బొట్టు పెట్టుకుంట వయ్యారమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నది ముద్దుల కిన్నెర కాటికి నుంచికి బొట్టు పెట్టుకుంటే వయ్యారమా கோடலமா.